मामा नीवे भामा तारने आना नी नीडने ना प्रेम सीमा नी नीडने ना प्रेम सीमा ना तंद मामा नीवे भामा तारने आना नी नीडने ना प्रेम सीमा नी नीडने ना प्रेम सीमा మెరుపుతీవా హాయిగా నా తంద మామా నీవే భామా తారనే ఆనా నీ నీడనే నా ప్రేమ సీమా నీ నీడనే నా ప్రేమ సీమా కోయిల గొంతు మూయ ఎలుగెత్తి పాడవే వనమయూరి పరువు మాయ వలపు నాట్యమాడవే అడుగడుగున లయలు గులికి హొయలు చిలికి ఏలవే ప్రేమ మధుర శిల్ప చిత్ర రేఖ సతిరేఖ